38 ఏజదనేక జగదీశ్వరి సం ధా ఏజదనేక జగదీశ్వరి ఏజంతి కంపమానాని చేష్టమానాని ప్రాణవంతి అనేకాని నానోపాధికాని జగంతి జంగమాని విచరత్రాణిన ఇత్యర్థః ఈప్టే ప్రేరేతితి ఈశ్వరి స్థానరాణాం సుఖదఖ ప్రాప్తి పరిహారోపాద నభిజ్ఞ స్వేపి స్వజీవన హేతుభూతో దక పానాది ప్రనృత్తి దర్శనాచ్చేష్టానత్వం తత్రాప్య నీతి జగచ్చ నిర్విశేష ప్రపంచమాత్రపరో వక్తన్యః అన్యథా సర్వేషు భూతేషు ఇతి శ్రుతోచర ప్రాణిమాత్రపకత్వే సంకోచాపాత్తేహ అసతి విరోధే సామాన్యవాచసస్య సర్గస్య విశేషణాంకారస్య అన్యాయత్వా అన్యథా బ్రహ్మణః ప్రపంచమాత్రో తృత్యాది హేతుత్వం సికుచితం భవేత్ అతేన వా ఆకసే ఏజత్పదం ఉపాత్తం యథాకథంచిత్ క్రియాశ్రయత్వేన ప్రాణవత్వమాత్రస్య సమష్టిహిరణ్యగర్భాశ్రయత్వేన సర్వేషాం పేర్యత్వం సంభవతీతి భావః ఓం ఏజదనేక జగదీశ్వర్యే నమః 110 త్రిశతి భాష్యం ఆం వి కదలినవి అనగా లోక వ్యవహార హారము చేయునవి ప్రాణనంతము లైనవియు నగు అనేక ఉపాధులను ధరించిన జంగమ ప్రాణులను ప్రేరేపించినది గాని పరమేశ్వరి ఏజదనేక జగదీశ్వరియని స్తోతవ్యేగుచున్నది స్థానరములైన వృక్షాదులకు సుఖ సంపాదనోపాయము దుహఖసి డొట్ వారణోపాయము తెలియదు. అయినను వానియందు స్వజీవన హేతుభూతమైన ఉదకపానాది ప్రవృత్తి కన్పట్టుట నలన చేష్టానత్వము ఆ స్థావరములందు సైతము గలదని జగచ్ఛబ్దము నిర్విశేష ప్రపంచ సూచకమని గ్రహింపవలెను. అనగా జంగమ స్థాపర ప్రాణులను రెండింటినీ జగచ్ఛబ్దము చేచెప్పనగునని తెలియవలేను. ఆ రీతిగా చెప్పకపోయినచో సర్వేషు భూతేషు అను శృతి యందు జంగమ ప్రాణి మాత్ర పరమని ఈశ్వరుని యందు సంకోచమాపన్నమగును. విరోధము లేనప్పుడు సామాన్యవాచక శబ్దమునకు విశేష లక్షణ మంగీకరించుట న్యాయసంగతము కాదు. బ్రహ్మకు గల ప్రపంచోత్పత్తి స్థిత్యాధిహేతుత్వము సంకుచితము కావలసి వచ్చును. కనుకనే మూలమునందు నామమునందు ఏజత్ అను శబ్దము ప్రయుక్తము ఏదోరీతిగా క్రియాశ్రయత్వ మగుటచేతను ప్రాణవంతమైన ప్రతి శరీరధారియు సూక్ష్మ శరీరాధికారి అయిన సమష్టి హిరణ్య గర్భుడు ఆశ్రయ ముగా గలిగియుండుట వలనసు సర్వప్రాణులకు ఆ హిరణ్య గర్భుడు ప్రేరకుడగుట సంభవించుచున్నది. పరమేశ్వరి లేనిచో శంకర గ్రంథ రత్నావళి హిరణ్యగర్భ స్వరూపములో ఉండి సర్వోపాధిధారులను ప్రేరేపించుచున్నదని తెలియనగును.